జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలో రామచంద్రస్వామికి పట్టాభిషేకము అని చెప్పి దశరథ చక్రవర్తి అందరి అనుమతి తీసుకున్నాడు. పనులందరూ పరమానందంగా చేస్తూ ఉన్నారు. ఇక ఆ రాత్రి జరిగినటువంటి మరొక ఘట్టాన్ని, అదంతా బీభత్సం అని చెప్పుకున్నాం కదా, అది అంతా కోలాహలంగా అలా ఉన్నది. ఇక జరగబోయేది మరొకటి చెప్తూ ఉన్నారు ఆయన. జ్ఞాతి దాసీ యతో జాత కైకేయాస్తు సహోషిత ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ యదృచ్ఛయ. జ్ఞాతిదాసి కైకమ్మకు జ్ఞాతిదాసి అట. జ్ఞాతి అంటే బంధువుల దాసి అని. ఆయన సాక్షాత్తుగా కైకేయి దాసి కాదు. ఏదో చాలామంది మొదటి నుంచి కైకేయిని పెంచిందని ఇలా వేవేవో చెబుతూ ఉంటారు. సరే, వాల్మీకి మహర్షి చెప్పిన మాట అయితే మాత్రము అది కాదు, అది జ్ఞాతిదాసి అంటూ ఉన్నాడు ఆయన. జ్ఞాతిదాసి అని అంటే వీరు కూడా ఏం చెప్పారు మరి అర్థము? జ్ఞాతిదాసి అనంటే కైకేయ జ్ఞాతీనాం బంధూనాం దాసి. కైకేయి బంధువులకు దాసి అట ఇది. అంటే అప్పుడు దాసీలు అనేది ఒక ముద్ర పడిపోయి ఉండేది. దాసులు, దాసీలు, పురుషులనైతే దాసులు అంటుండేవాళ్ళు, స్త్రీలని దాసీలు అనేవాళ్ళు. అది ఒక తెగగా, అసలు ఒక కులంగా వాడేటటువంటి కాలం కూడా అది. దాస కితవహ అంటూ బ్రహ్మసూత్రాల్లో, ఉపనిషత్తుల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు పనులు చేసేవాళ్లే, ఇంకొక అసలు ఏమీ తెలిసేది కాదు. అలా ఎక్కడో పనులు చేసి బ్రతికే దాసీని నేను అంటది నారద మహర్షి తల్లి కూడా. అలాగే జాబాలి, జాబాలి తల్లి కూడా ఇదే మాట. సత్యకామ జాబాలి ఆవిడ కూడా అదే మాట అంది, ఇళ్ళలో పనులు చేసి బ్రతికేదాన్ని నేను అంటుండేది. అలాంటివిది అన్నమాట. చిన్నప్పటి నుంచి పెంచను లేదు, ఏమీ లేదు. అది ఒక జ్ఞాతిదాసి. అది ఎతో జాత, ఎక్కడ పుట్టిందో కూడా ఎవరికి తెలియదు అంటున్నాడు వాల్మీకి. మరి అది ఇంకా చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. వాల్మీకి అయితే ఇంకేం చెప్పలేదు. మంధరుని గురించి ఆయన చెప్పిన మాట ఇదే, ఎక్కడ పుట్టిందో కూడా తెలియదు అన్నాడు. ఇక సామాన్యంగా చాలామంది ఏం చెప్తూ ఉంటారు అని అంటే దేవతలు ప్రేరేపించారని ఇంకా ఏదేదో చెబుతూ ఉంటారు. సరే, అవన్నీ కథలు, కానీ వాల్మీకి కథ మాత్రం కాదు. వాల్మీకి చెప్పింది ఇది. వాల్మీకి కూడా చాలా ఆచితూచి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే అలాంటి పాపిష్టి దాన్ని గురించి అసలు దాని పుట్టుక కూడా ఎందుకులే ఇంకా అన్నట్లుగా, తెలిసినంత ఏదో చెప్తున్నట్లుగా చెబుతాడు. అయితే చాలామంది అదేదో మేలు జరిగింది, మేలు జరిగిందనో ఏవేవో అంటూ ఉంటారు. ఎవరి అభిప్రాయాలను బట్టి వారు చూసుకోవచ్చు. దానికి ఎట్టి అభ్యంతరము నాకైతే లేదు. వాల్మీకి చెప్పిన మాటను చెబుతూ ఉన్నాను. ఇంత కోలాహలం జరుగుతూ ఉంటే మంధర అనేటటువంటి అది ఒక గూనిది. అది ప్రసాదం చంద్ర సంకాశం, ఆ కైకేయి భవనం మీదకి ఎక్కింది. ఆ రాత్రి సమయంలో వెలుగులు కనిపిస్తూ ఉన్నాయి, పెద్ద కోలాహలము జరుగుతూ ఉన్నది, ఏమిటి అని ఎక్కి చూస్తే ఆ కోలాహలం, అలంకారం, పతాకాలు, జెండాలు అన్నీ కూడా రెపరెపలాడిపోతూ ఉన్నాయి. మరి అసలు ఏంటో, బ్రాహ్మణుల వేదమంత్రాలు, మంగళవాద్యాలు, ఏనుగుల ఘీంకారాలు, గుర్రాలు, సకిలింతలు, ఆబోతులు, రంకెలు, ప్రజలంతా పులకాంకిత గాత్రులై కనిపిస్తూ ఉన్నారు. పూలమాలలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అసలు ఈ సంబరం ఏంటో తనకేమీ అర్థం కాలేదు. ఏమిటిది అకాలంగా, అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది, ఏమీ తెలియలేదు. ఈ లోపల దానికి ఒక కైకేయి మహారాణి దాసి ఒకటి కనిపిస్తే దాన్ని పిలిచి అడిగిందట. ఓ దాసి, ఏమిటి ఈ కోలాహలం? జనమంతా ఆనందంలో మైమరిచి గంతులేస్తూ ఉన్నారు. ఈ కౌసల్యదేవి ఇంటి ముందు ఏమిటి జనం మూగారు? ఏమిటి ఆమె ఏమో దాన ధర్మాలు చేస్తున్నట్లుగా. ఏమిటి అసలు సంగతి అని అంటే పాపం దీనికి ఆనందం పట్టలేకపోయిందంట ఈ దాసి. పని వాళ్ళకి ఆనందమేగా, అది ఇప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటుంది వాళ్ళ ఆనందం. అసలు వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు అందరికీ ఒక వార్తాపత్రికల్లాగా. అది కూడా ఈ రామాభిషేక వార్త చెప్పింది, అయ్యో నీకు తెలియదా రేపు పుష్యమి నక్షత్రంలో మా రామునికి పట్టాభిషేకము అని అని చెప్పి, పైగా ఇక అయిపోయిందిలే మీ పని, మేమంతా రాజుగారి రాణిగారి దాసీలమవుతాం, మీరందరూ కూడా మాకు కూడా దాసీలే అని ఏకసఖ్యములాడిపోయింది అది. దాంతో పాపం దీనికి ఒళ్ళు మండిపోయింది, గబగబగబ కిందకు వచ్చేసి కైకేయి భవనానికి వెళ్ళింది. వెళ్ళి ఓసే మందబుద్ధి, ఏమిటిది ఇంకా నిద్రపోతూ ఉన్నావా, కొంపలు అంటుకుపోతూ ఉన్నాయి అని చెప్పి పెద్ద కేకలేస్తూ ఉంటే లేచింది కైక. ఏమిటే ఏం జరిగింది అని అంటే, ఇలా పట్టాభిషేకమట, రామునికి పట్టాభిషేకమట, మరి నువ్వేమిటి ఇలా పడుకుని ఉన్నావు, రేపే జరుగుతుంది అంటూ ఉన్నాడు రాజు, నిన్ను చాలా మోసం చేశాడు, నీకు నీ కొడుక్కి ఇస్తాడని అనుకుంటూ ఉన్నా నేను, కానీ ఇయలేదు, మోసం చేసేసాడు ఇది అనుకుంటుంది అంతేకాని కైకేయికి పాపం ఇలాంటి ఆలోచన లేదు. చాలా ఆనందపడిపోయిందట వసే గోనిదాన, ఎంత మంచి మాట చెప్పావే, రామేవా భరతేవాహం విశేషం నోపలక్షయే. రాముడైతే ఏమిటి భరతుడైతే ఏమిటి, ఎంత ఆనందమయకరమైన వార్త ఇది, ఆ ఇద్దరిలో నాకు తేడా ఏమీ లేదు సుమా, రాముడైనా భరతుడైనా ఒకటే, అక్కడ తేడా లేదు నాకు. తస్మాత్ తుష్టాస్మి యద్ రాజా రామం రాజ్యే అభిషేక్ష్యతి. ఎంత ఆనందము, రామునికి పట్టాభిషేకము అని అంటే నాకు పరమానందంగా ఉన్నదే అని చెప్పి దానికి ఒక ముత్యాల హారము ఒకటి తీసి దాని మెళ్ళ వేసిందట. దానికి వచ్చింది కోపం, చేయించవతల పడేసింది, ఓసి పిచ్చి తల్లి అసలు ఎలా బ్రతుకుతావే నువ్వు, ఇంత పిచ్చిదానివి కనుకనే నీకు ఇంత మోసం చేశాడు రాజు, నీకేమీ తెలియనియకుండా చేసేశాడు. రాముడికి భరతుడికి తేడా లేదా, రేపు ఏమవుతావు, రాముడు రాజైతే ఇది నీ కొడుకుకే ప్రమాదం. ఏమిటంటావా, ఉన్నటువంటి వారిలో లక్ష్మణో హి మహేశ్వాసో రామం సర్వాత్మనాగత అన్నదమ్ములు నలుగురిలో లక్ష్మణుడు రాముని వెంట తిరుగుతూ ఉంటాడు, ఆయనకి ఏనాడు అసలు రాజ్యాకాంక్ష అసలు వచ్చే అవకాశము లేదు, దాని మీద కోరిక లేదు, చిన్నవాళ్ళు కదా, పైన ఇద్దరున్నారు తనకంటే, ఇంకా తనకెందుకుంటుంది. అలాగే శత్రుఘ్నశ్చాపి భరతం కాకుస్థం లక్ష్మణో యథా, ఆ లక్ష్మణుడు రామచంద్రస్వామి వెంట ఎలా తిరుగుతూ ఉంటాడో ఆ శత్రుఘ్నుడు భరతుని వెంట అలా తిరుగుతూ ఉంటాడు, కనుక వారికి ఎటువంటి భయము లేదు. మరి ఏమిటి అని అంటే భయము, నీకే భయం, నీ కొడుకుకే భయం. ఎప్పటికైనా భరతుడే శత్రువు రామునికి అంటే అది రాజనీతి ప్రయోగిస్తుంది, ఒకరికి ఒకరు శత్రువులు అవుతారు ఇద్దరును. ఏదైనా రామునికి ప్రమాదం జరిపి భరతుడైనా రాజు కావచ్చు, ఎప్పుడైనా భరతుడు అడ్డం వస్తాడేమో అని చెప్పి రాముడు ఆ భరతుడిని అడ్డు తొలగించుకోవటానికైనా ప్రయత్నాలు చేయవచ్చు. ఇది రాజనీతి, కుటిల నీతి ఇదంతా. కానీ ఆ ఇక్ష్వాకు వంశంలో అలా ఉన్నట్లు మనకెక్కడ అంతకుముందు చరిత్రల్లో కనపడవు, ఆ తర్వాత కూడా ఎక్కడ ఉన్నట్లుగా అలా కనపడటం లేదు. కానీ దీని బుద్ధి అది విషపు బుద్ధి, నిజానికి దానికి మరి అలాంటి బుద్ధులు కాక దానికి మంచి బుద్ధులు ఎలా వస్తాయి. కనుక నీకే ప్రమాదం, ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్వం కృతాంజలి. రేపు రాణి అవుతుంది కౌసల్య రాజుగారి తల్లి రాజమాత, ఆవికే గౌరవాలన్నీ. ఇప్పటి వరకు కూడా నువ్వు చిన్న భార్యవి, నిన్ను రాజుగారు గౌరవిస్తూ ఉన్నాడని చెప్పి అందరూ నిన్నే గౌరవిస్తూ ఉన్నారు, నీవేమో వాళ్ళని లెక్క చేయకుండానే ఉన్నావు ఇప్పటి వరకు. కానీ అలాంటిది కూడా ఏమీ లేదు, రెక్కబడుస్తుంది తప్ప వాళ్ళందరూ కూడా ఒక తల్లి బిడ్డలలాగానే ఉంటున్నారు. సుమిత్ర కైక కౌసల్య అందరూ కూడా అక్క అక్క అంటూ కౌసల్యతోనే వారు మర్యాదగానూ ఉంటున్నారు, వాళ్ళు చాలా ప్రేమపూర్వకంగా ఉంటున్నారు. ఇది రగిలుస్తుంది ఇప్పుడిక ఆశ, ఆ కోరిక అది ఎలా ఉంటుందో చూడండి. అది ఎంతటి వారినైనా సరే పడేసేస్తుంది. అది రగిల్చి ఇలా చెబుతూ ఉండదు, ఇప్పుడు నువ్వు దాసీ అవుతావు, దాసీ అవుతావు నీవు. ఏవ చేత్ త్వం సహ అస్మాభిహి తస్యాః ప్రేష్యా భవిష్యసి. నీవు సహ అస్మాభిహి మాతో కూడా, ప్రేష్యాః దాసీలు మేమందరమీ కూడా నీతో పాటు దాసీలు అవుతావు. నువ్వు ఇప్పుడు మాలో కలిసిపోతావు, నువ్వు కూడా. ఇప్పటివరకు రాణిగా ఉన్నావు కానీ ఇక నువ్వు కూడా దాసీవు అయిపోతావు. ఇలా అయిపోయింది సుమా నీ బ్రతుకు. పుత్రశ్చ తవ రామస్య ప్రేష్యభావం గమిష్యతి. ఇంతటితో అయిపోతుందా? నీ కొడుకు భరతుడు రామునికి దాసుడవుతాడు. ప్రేష్యభావం, ఆ దాసభావము రామునికి, భరతుడికి సంప్రాప్తిస్తుంది. భరతుడు దాసుడైపోతాడు. మళ్ళీ రేపు రాముని కొడుకు రాజవుతాడు, భరతుని కొడుకు మళ్ళీ దాసుడవుతాడు. అలా వాళ్ళందరూ రాజులు అవుతుంటారు. నీ మనవళ్ళు, నీ ముని మనవళ్ళు వీళ్ళందరూ దాసుళ్ళు అవుతుంటారు. నిజానికి అలాంటిది ఏమైనా జరిగిందప్ప అని అంతకుముందు ఎప్పుడైనా అన్నదమ్ముల్లో ఎప్పుడూ లేదు. నూరి పోస్తుంది, విషం పోస్తుంది ఇది నూరి. ఇలాంటి వారు అప్పుడు ఉన్నారు, ఇప్పటి సీరియల్స్లో కావలసినంతమంది ఉన్నారు. మీకేమి ఇలాంటి వారు ఉన్నారా లేరా అని అనుమానం అవసరం. ఆ సీరియల్ చూస్తే చాలు. అత్తని ఎలా కోడలు సంపాలో చెబుతారు, కోడల్ని అత్త ఎలా సంపాలో చెబుతారు. ఈ రకంగా వాళ్ళు పైగా ఆ ప్రకటనలు కూడా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఏం చేస్తుందో మీరు రేపు చూడండి. ఇప్పుడు ఏదో వార్తల్లో కూడా ఎక్కడో చూపిస్తుంటారు, డాక్టర్ బాబు అంటే అదృశ్యమైపోయాడంట కార్తీక దీపంలో. మళ్ళీ కార్తీక మాసం వచ్చేసింది కదా, అబ్బో జనాలకు పరమానందం ఇక స్నానాలు పుణ్యాలు అన్నీని. కానీ కాదని ఎవరు అనరు. కానీ ఒక కాలానికి కూడా చూసుకోవాలి. పూర్వకాలంలో వెలుగులు లేని కాలం అది, కరెంటు లేని కాలంలో కార్తీక దీపం వెలిగిస్తే అది అందరికీ వెలుగు. ఆకాశ దీపాలంటూ గుళ్ళల్లో ఎత్తున పెట్టేవాళ్ళు, అక్కడ ఊరున్నట్టుగా తెలిసేది, రక్షణ కల కోసం వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడెందుకు ఈ వెలుగుల్లో, ఇంత వెలుగుల్లో మళ్ళీ అది చేయాల్సిందే. ఆ కార్తీక స్నానము ఆరోగ్యము చాలా గొప్పది. అసలు అన్నిటిలోనూ కార్తీక పురాణాలే, టీవీలు అయ్యే, వాట్సాప్లు అయ్యే, అన్నిటికీ అవే చెప్పేవాళ్ళు. లొట్టలు వేసుకుంటూ చెబుతూ ఉంటే వినేవాళ్ళు చెవులు కోసుకుంటూ వింటూ ఉంటారు. దైవం ఏమిటో, ఆ దైవం యొక్క ఆరాధనలు ఏమిటో ఏం తెలిసిన వాళ్ళండి. ఇప్పుడు వరకే అందరూ తిట్టుకున్నారు. ఈ మధ్య వాళ్ళు వీళ్ళు కూడా అంటే వైష్ణవులు శైవులు ఆ తిట్టుకున్న వాళ్ళు, స్మార్తులు అంటూ తిట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు నెత్తినెత్తుకుని శివపురాణాలు పెట్టుకుంటున్నారు. వాటిల్లో కావలసినంత పెట్టుకోవద్దని కాదు, దాంట్లో బ్రహ్మకి విష్ణువుకి సంగ్రామం అంట ఏదో ఒక హెడ్డింగ్ ఏదో కనపడిచేస్తున్నాయి చూస్తే మరి. కానీ ఇదిగో ఇలాంటివి ఎన్నో, ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ ఉంటాయి వాటిల్లో. తర్వాత తయారైన అన్నీని యథార్థమైనటువంటి ఇతిహాసం రామాయణం భారతం పురాణముల్లో ఒక విష్ణు పురాణం ఒక భాగవతం చాలా గొప్ప తత్వమును తెలియచేసినటువంటి గ్రంథములు ఇవి. సరే మళ్ళీ మనం ఇంకా పక్కదానికి పోనవసరం లేదు. అదిగో అలా నూరి పోస్తూ ఉంది విషాన్ని. అప్రహృష్ట భవిష్యంతి స్నుషాస్తే భరతక్షయే. తే స్నుషాహ నీ కోడళ్ళు ఇలా అయిపోతారు సుమా. హృష్టాహ ఖలు భవిష్యంతి రామస్య పరమాహ స్త్రియ. ఇక రాముని స్త్రీలు అంటే రాముని సంబంధంగా ఉన్నటువంటి బంధువులందరూ, భరత సంబంధమైన బంధువులు. ఇక్కడ బహువచనాన్ని వాడితే దీన్ని పట్టుకుని చాలామంది విపరీతవాదులు అంటారు. ఇదిగో ఇక్కడ రాముని యొక్క స్త్రీలు అంటూ ఉన్నారు కనుక ఇంకా చాలామంది భార్యలు ఉన్నారట. అలా ఆ బహువచనాలు బంధువులను తెలియచేసేయే తప్ప ఇతరత్ర కాదవి. సరే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వినేవాళ్ళు నిజమేమో అని ఒక్కొక్కసారి. మరి అది కూడా ఆ అబద్ధాలు చెప్పగా చెప్పగా కొంతకాలానికైనా నిజమేమో అనిపించవచ్చు ఇక్కడ. కనుక నీ యొక్క కోడలు భరతుని భార్య స్నుష, నేను ఇందాక బహువచనం చెప్పినట్టున్నాను అనుకుంటే అది పొరపాటు, ఏకవచనమే. అది స్త్రీలింగము కనుక దీర్ఘాంతంగా ఉంటుంది, అది బహువచనమని భ్రమపడి చెప్పినట్టున్నా నేను, కానీ అలా కాదు. అలాగే రాముని స్త్రీలు, రాముని స్త్రీలు అంటే వారందరూ బంధువులందరూను అని అర్థం. వాళ్ళందరూ కూడా పరమానందాన్ని పొందుతూ ఉంటారు. సుమా పితృపైతామహం రాజ్యం అవాప్త పురుషర్షభ, పితృపైతామహమైనటువంటి రాజ్యం అంతా కూడా వారు పొంది పరమానందాన్ని పొందుతూ ఉంటారే మహాతల్లి, కనుక నువ్వు ఇలా అయిపోతావు సుమా అని చక్కగా అరగదీసి, ఏది పూర్వం సానలు అనేవాళ్ళు సానల మీద గంధం అరగదీసినట్టు లేకపోతే సొంటి అరగదీసినట్టు అరగదీస్తుంది చక్కగా చెవు దగ్గర చేరి దుర్బోధ చెవుని ఇల్లు కట్టుకొని చెబుతూ ఉన్నది. మరి ఇంకేం చేస్తాం మనం మాత్రం, ఆ తర్వాత ఇంకా చెప్పనేయండి, చెప్పిన తర్వాత ఇంకేం జరుగుతుందో మనం తర్వాత చూస్తాం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.